లేజర్ పుస్తకం 12వ భాగం. బలహీనమైన లేజర్లని పేపరు, రబ్బరు మొదలైన మెత్తని పదార్థాలని కోయటానికి వాడవచ్చు. మరి కాస్త శక్తివంతమైన లేజర్తో ప్లాస్టిక్, కలప మొదలైన పదార్థాలను కోయటానికి కానీ, అందులో రంధ్రాలు చేయటానికి కానీ వినియోగించవచ్చు. లేజర్ పుంజాన్ని బాగా సన్నగా కేంద్రీకరించగలిగితే దానితో లోహాన్ని కరిగించి రంధ్రం చేసుకుంటూ లోహంలోకి చొచ్చుకుపోవచ్చు. సన్నని లేజర్ పుంజంతో లోహాన్ని వెల్డింగ్ టార్చ్తో కన్నా రంపంతో కన్నా ఖచ్చితంగా వేగంగా కోయవచ్చు. 80% శక్తి వృధా అవుతున్నా కూడా లేజర్తో మరింత తక్కువ శక్తిని ఉపయోగించి ఈ పనులన్నీ చేయవచ్చు. లేజర్ కాంతి లిప్తలా వచ్చిపోయేలా చేసినప్పుడు లేజర్ని చాలా సున్నితమైన ప్రయోజనాల కోసం కూడా వాడవచ్చు. లేజర్ పడుతున్నంతసేపు పడిన బిందువు వద్ద ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ వేడి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించే లోపలే లేజర్ ప్రసారం నిలిపివేయబడుతుంది. లేజర్తో ఇంకుని తుడిచే పరికరం ఒకదాన్ని తయారు చేశారు. దాని పేరు లేజర్ ఇరేజర్. దీనిని కాగితం మీద ముద్రించిన అక్షరాల మీద ప్రసరించినప్పుడు ఇంకు ముందు ఆవిరైపోతుంది, కానీ కాగితం కాలే లోపలే లేజర్ పుంజం ఆ చోటు నుండి పక్కకు జరిగిపోతుంది. అంటే కాగితం కాలటానికి ఇక అవకాశం, వ్యవధి ఉండవన్నమాట. కేవలం ఓ రబ్బరుతోనో లేదా ఇంకుని తెల్లబరిచే ద్రవంతోనే సమస్య తేలిపోయేదానికి ఇంత జటిలమైన పద్ధతి ఎందుకు అని మీరు అడగవచ్చు. లేజర్ వల్ల ఎలాంటి పనులు సాధ్యమో ఈ ఉదాహరణ వలన మనకి అర్థమవుతుంది. ఈ విధంగా లేజర్లని మానవ శరీరం మీద కూడా ప్రయోగించవచ్చు. ఉదాహరణకి మన కంటిలో ఉండే రెటీనా ఊడిపోవటం అంటూ జరిగితే అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు కంట్లో కాంతికి ప్రవేశాన్ని ఇచ్చే ప్యూపిల్ అనే రంధ్రంలోంచి క్లుప్తంగా లేజర్ని ప్రసరిస్తారు. అది వెనుక ఉన్న రెటీనా మీద పడి ఊడకుండా అతికిస్తుంది. లేజర్ పడిన బిందువు ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే దాని వలన దృష్టికి భంగం వాటిల్లదు. ఈ వ్యవహారం అంతా ఎంత వేగంగా జరిగిపోతుందంటే లేజర్ పడ్డ బిందువు వద్ద తప్ప ఇక చుట్టుపక్కల ఏ ప్రభావమూ ఉండదు, ఏ హాని కలగదు. కురుపులని, మొటిమలని, పచ్చబొట్లని మొదలైన వాటిని తొలగించటానికి లేజర్లని వాడతారు. చిన్న చిన్న శస్త్రచికిత్సలు కూడా లేజర్తో చేస్తున్నారు. లేజర్లని ముద్రణలో కూడా వాడవచ్చు. మొట్టమొదటి వర్డ్ ప్రాసెసర్లు పేపర్ మీద ఉంచబడ్డ ఇంకు రిబ్బన్ మీద అచ్చు వేసేవి. దీని వలన బోలెడంత వృధా పుట్టేది. కానీ లేజర్ ప్రింటర్లలోని లేజర్ కాగితం మీద వేగంగా, నిశ్శబ్దంగా అక్షరాలను ముద్రిస్తుంది. లేజర్ యొక్క సర్వసామాన్య ప్రయోజనాలలో ఒకటి ధ్వనిని పునరుత్పత్తి చేయటం. ఇటీవల కాలం వరకు ధ్వనిని చదునైన ప్లాస్టిక్ పళ్ళాల మీద రికార్డు చేసేవారు. కంపించే సూది వలన ఆ పళ్ళెం మీద గాడి పడుతుంది. సంక్లిష్టమైన సంగీతానికి, భాషకి సంబంధించిన ప్రకల్పనలకి ఆ సూది కంపిస్తుంది. తరువాత అలా పడ్డ గాడి స్థిరపడిపోయేట్టు చేస్తారు. ఇప్పుడు మరో సూది అదే గాడి వెంట కదులుతూ ఖచ్చితంగా మొదటి సూది కంపించినట్టే కంపిస్తుంది. అంటే మొదట్లో ఉండే శబ్ద తరంగాలని మళ్ళీ సృష్టించవచ్చు అన్నమాట. ఈ సున్నితమైన ప్రకంపనలని సంవర్ధనం చేస్తే మనకి స్పీకర్లలో చక్కని సంగీతం వినిపిస్తుంది. ఈ పద్ధతి వలన సూది కాలక్రమేణా అరిగిపోతుంది. అరిగిపోయిన సూదిని మార్చాల్సి ఉంటుంది.